As I leap in line and I'm freezing, I didn't love it, amazing. Excuse me, let me tell you something. Need a V iPhone, tring tring. The chain of mana by Prima. Love put this in the shana. Basta vana nuka para. What's the word in the rabba? హసలి ఫిసలి రసవళి నీ నగవులో నగవులో కథకళి నీ తలపులో తలపులో కగిలి పోచలి ఎదురు వచ్చేనమ్మ చలి పులి నీ దారి నుండి విచ్చేనమ్మ ఒక కవి నీ వగలకి పగటికి వచ్చే కసి పూర్వసి అంజన నగవులో నగవులో కథకళి నీ తలపులో తలపులో కగిలి ఓచలి ఎదురు వచ్చేనమ్మ చలి పులి నీ దారి నుండి విచ్చేనమ్మ ఒక కవి నీ వగలకి పగటికి వచ్చే కసి పూర్వసి పగటికి వచ్చే కసి పూర్వసి అంజనా.